తగిట తగిట దగ జం జం జం జం జం జం జం జం జం జం తగిట తగిట దగ జం జం జం జం జం జం జం జం జం.